272 లబ్ధయోవనశాలిని సం భా లబ్ధయోవనశాలిని అస్తిత్వ జనన వర్ధన భావవికారావస్థా బాల్యం పరిణామ అపక్షయో నాశ ఉత్తరావస్థా జరా దేహాభావేన తదుభయ నిషేధే అర్థాత్ యౌవనం యోతి గచ్చతితి యువా దృఢ బలవీర్యః తస్య లలితాత్రిసతి భాష్యం భావ యౌవనం తదుభయ వయోవస్థారాహిత్యేన ఏకైక స్వరూపత తల్లబ్ధం ప్రాప్తం యావనం యయా సా తథాః అజగోమూతోభయో బ్రహ్మైతి శ్రుతేః సర్వదా ఏక స్వరూపవతీతి భావః ఓం లబ్ధయోవనశాలిన్యే నమః అసున్నా వి అస్తి జాయతే వర్ధతే డొక్కున్నది పుట్టుచున్నది వృద్ధి పంచుచున్నది ఏతద్రూపమైన భావ వికారదశ బాల్యదశేనబడును పరిణమతే అపక్షీయతే నశ్యతి పరిణామము చెందుచున్నది క్షయము నొందుచున్నది నశించుచున్నది ఏవం విధమైన జీవితము యొక్క తరువాతి దశ వార్ధకము పరమేశ్వరికి దేహము లేనందున బాల్య వార్ధకములు నిషిద్ధములు కాగా అర్థాత్తు యౌవనము సిద్ధించుచున్నది యాతి గచ్చతీతి యువ నడుచున్నాడు గాన యువ ఎనబడును దృఢబలవీర్య సంపన్నుడని యర్థము యువా ధర్మము యౌవనము అది బాల్య వార్ధకములనడి వ్యవస్థ విశేషములు రెండును లేకపోవుట వలన సర్వదా ఏకస్వరూపముతో నిర్వికారముగా ఉండును తాదృశమైన యౌవనము సదా త్రిపురసుందరి ఎందుగలదు అనగా షంభావ వికారరహితము ఏకరూపము సహజస్వరూపమునైన యౌవనము గలదు అజరముతో భయో బ్రహ్మ బ్రహ్మ జరారహితము అమృతము జన్మలేనిదిగాన అమృతము భయరహితము అని శృతి చెప్పుచున్నందున పరబ్రహ్మాభిన్నయైన పరమేశ్వరి ఏకస్వరూపశాలినియే విలసిత ఎగుచున్నదని భావము 396 శంకర గ్రంథరత్నావళి స్లో లబ్ధాతిశే సర్వాంగ సౌందర్య లబ్ధ విభ్రమ లబ్ధరాగా లబ్ధపతి లబ్ధననగమస్థితి